జై శ్రీరామ్. శ్రీరామశరణం మమ కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువరచరితం మునిప్రణీతం దశ శిరసశ్చ వధం నిశామయధ్వం. పరమ భాగవతులారా, సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అడవి యొక్క సౌందర్యాలు, కొండలు, లోయలు, గుట్టలు, వృక్షాలు, పొదలు, లతలు, ఎంత ప్రకృతి రామణీయకం, దాన్ని దర్శిస్తూ వెళుతూ ఉన్నారు. ఇప్పటి జరారణ్యాలలో పట్టణాలలో ఉన్నవారికి ఏదైనా పల్లెటూర్లకు తోటలకి వాటికి విహారానికై పోతూ ఉన్నారు అందరూ కూడా. ఎందుకంటే ఇది భరించలేక కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని నెలకో రెండు నెలలకో అట్లా వెళ్తూ ఉంటారు. కానీ అప్పుడంతా విశాలమైనటువంటి ఈ ప్రకృతిలో చెట్లు ఇవన్నీ కూడా ఊరికి ఊరికి మధ్యలోనే వనాలు ఉండేవి అప్పుడు. అంటే నిజానికి అసలు వనాల మధ్యలోనే ఇళ్ళు కట్టుకునేవారు, పెద్ద పెద్ద మేడలు అవి నిర్మాణం చేసుకునేటంతా ఇప్పటిలాగా ఉండేది కాదు. అసలు ఎప్పుడూ కూడా ఆ నిర్మాణాలు జరుగుతూనే ఉంటాయి, అవి మానవ మేధ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అలా నడుస్తూ ఉన్నారు వారు. ఆ అరణ్యంలో విరాధుడు అనే ఒక రాక్షసుడు తిరుగుతున్నాడు. అతడు భయంకరమైనటువంటి ఆకారము కలిగిన వాడు, నరమాంస భక్షకుడు. జంతువులనే కాదు నరులను కూడా తినేస్తాడు వాడు. వాడిని చూసి జంతువులన్నీ పరుగులు పెడుతూ ఉన్నాయట. పక్షులు గోళల్లో నుంచి బయటికి రాకుండానే అరుస్తున్నాయి లోపలే ఉండి. పెద్ద పర్వతం అంత ఉన్నాడు. కళ్ళు లోతుగా భయంకరంగా ఉన్నాయి. నోరేమో చాలా పెద్దది, మహాకాయుడు, పెద్ద శరీరం. తర్వాత మహా ఉదరుడు. మహోదరుడు అంటే పెద్ద పొట్టవాడిది, బాణపొట్ట అంటానికి కూడా వీల్లేదు. ఒక పెద్ద ట్యాంక్ అంతా అడిపొట్ట. ఇక ఒంటి నిండా వాడికి స్నానాలు పానాలు ఏం లేదు కదా. రక్తాలు ఆ జంతువులను చంపి ఏవి దొరికితే వాటిని అలా తినేసేటప్పుడు కారుతూ ఉంటుంది. ఆ పిల్లలు లాలీపాపలు చీకుతూ ఉంటే కారినట్టుగా అలా తినిపారేస్తూ ఉండేవాడు. అవి కారిపోతూ ఉండేవి. వాడికి అసలు మొహం కడుక్కోవటం తెలియదు, స్నానం చేయటం అంతకంటే తెలియదు, ఒంటిని శుభ్రంగా చేసుకోవటం అసలు ఎరగనే ఎరగడు. కనుక రక్తము మాంసము కూడా ఆ కొవ్వు ఇట్లాంటివన్నీ అతుక్కుపోయి ఉంటాయి, బాగా ఎండిపోయి ఉన్నాయన్నమాట. వాడు పులితోలు, అది కూడా పచ్చి పులితోలు అంటే ఎప్పటికప్పుడు వాడు పులిని చంపేది, తోలు ఒలిసేది, ముందు ఇది అంతకుముందు వదిలేసేది, ఇది కట్టుకునేది, ఇది వాడి పని. అది అలా ఉన్నది. ఒక పెద్ద శూలం ఉన్నదట చేతులు. మరి వాడికి తగినటువంటి ఆయుధం అది. ఆడంతటాడు కనుక ఆడికి తగినది ఉండాలి. కానీ చిన్నది ఉంటే ఎలా ఉంటుంది? మరి అది ఎంత ఎత్తు ఉందో ఎంత లావు ఉందో. దానికి మూడు సింహాలు గుచ్చాడు, నాలుగు పులులను గుచ్చాడు, రెండు తోడేళ్ళు, రెండు ఏనుగు తలలు, 10 జింకలు. ఇది వీడికి బ్రేక్ఫాస్ట్ అన్నమాట. అంటే వాడికి ఉదయం తింటాడు వీటిని. వాటిని గుచ్చుకున్నాడు, మరి ఎక్కడన్నా కూర్చొని తినేవాడేమో. వాటిని గుచ్చేసుకుని వికృతంగా అరుస్తూ ఉన్నాడు వాడు. ఏళ్ళని చూశాడు, ఈ ముగ్గురు వస్తున్నారు, వాళ్ళు బాగా ఎత్తాదు కదా వాడు. వాడు చాలా దూరానికే కనపడ్డారు వీరు. అక్కడికి పరుగులు తీసుకుంటూ కేకలు వేసుకుంటూ వచ్చాడు. ఒక్కసారిగా భూమి అదిరిపోయేటట్టుగా వచ్చాడు. వీళ్ళు చూస్తూనే ఉన్నారు. కానీ వాడు దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చేయాలనుకుంటూ ఉండేవాడు. దూరాన్ని నుంచే చేయి చాపేసి సీతాదేవిని పట్టేసుకుని ఒళ్ళో పెట్టేసుకున్నాడు. పట్టేసుకునేటప్పటికి ఇంకేం చేస్తారు, మరి వాళ్ళు చూస్తున్నారు నోరు తెరిచి, మీరెవరు, ఈ నార చీరలు ఏమిటి, పైగా విల్లమ్ములు ఏమిటి, అసలు మీరు భార్యతో ఒక స్త్రీతో ఎందుకు వచ్చారు, ఇద్దరు పురుషులు ఏంటి, ఒక స్త్రీ ఏంటి, మీ ప్రవర్తన ఏం బాగాలేదు, పైగా మీ వేషాలు చూస్తేనేమో తాపస వేషాలు ఏమిటి, ఈ ఆయుధాలు ఏమిటి, మీరంతా అధర్మవర్తనులాగా ఉన్నారు, మీ ప్రవర్తనే బాగుండలేదు, అసలు ఏంటి, ఎందుకు వస్తున్నారు మీరు నేనంటారా, నేను విరాధుడు అనే రాక్షసుణ్ణి ఇక్కడ ఋషులను కూడా చంపి తింటుంటా, జంతువులనే కాదు ఋషులను కూడా చంపి తింటాను. ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, నాకు భార్య కాబోతుందిలే. సరే, మీ ఇద్దరిని కూడా చంపేసి మీ రక్తం తాగుతా, ఆ తరువాత ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా అని హుంకరిస్తూ పై పైకి వస్తున్నాడు. వస్తూ ఉంటే ఇప్పుడు రామచంద్రస్వామి అంటూ ఉన్నాడు, చూడు లక్ష్మణ, మహాసుకుమారి జనక మహారాజు కూతురు, వాడి ఒడిలో చిక్కిపోయింది, వాడేమో భయంకరమైనటువంటి వాడు, మరి వాడు ఏం చేస్తాడో ఏమిటో చూడవయ్యా, మనకి ఎంత కష్టం వచ్చి పడింది. కైకేయి మరి తన మనసులో ఏమనుకుందో పాపం నన్ను గురించి, ఇప్పుడు ఆమె నిజంగా సంతోషిస్తుందేమో. మీరు అడవిలోకి పోతారు, ఏ మృగాలు ఏ రాక్షసులు మిమ్మల్ని చక్కగా తినేస్తారు అని భావించే పంపించి ఉంటుందా ఆ తల్లి. భరతుడికేమో ఇక మీ బాధ ఇక ఉండదు అని ఆమె అనుకుని ఉంటుంది, అందుకో పంపించి ఉంటుంది, ఆమె కోరిక తీరిందేమో అన్నాడు. మీరు చూడండి ఇప్పుడు ఇది చూడగానే మరి ఎంత ధైర్యశాలి అయినప్పటికీ కూడా తనకి అయితే ఏమీ బాధపడేవాడు కాదు, కానీ తనను నమ్మి వచ్చిన భార్య సీత, సీతకి చిన్న కష్టం కలిగినా కూడా సహించలేక పెద్దగా భావిస్తాడు రాముడు. ఇది అందుకు గుర్తు అన్నమాట, అలా బాధపడుతూ ఉన్నాడు. కనుక మనము ఊరుకోవద్దు అని అంటే లక్ష్మణుడు, కాదన్నా వాడిని ఎందుకు ఊరుకుంటాం, చూడు ఇప్పుడే నువ్వు ఏం బాధపడకు, అసలు బాధ మంచిది కాదు. నువ్వు అలా బాధపడితే నీకు భయం వేస్తే మనమంతా కష్టాలకు లోనైపోతాము, అలా కాదు, ధైర్యంతో వెళ్ళాలి. నా బాణాలే వజ్రాయుధాలాగా ఉంటాయి, వాడి ప్రాణాలు తీస్తాను చూడు అని అంటూ ముందుకి వస్తూ ఉన్నాడు. మమ భుజ బలవేగ వేగిత పతతు శరోశ్చ మహాన్ మహోరసి వ్యపనయతు తనోశ్చ జీవితం పతతు తతస్స మహిం విఘూర్ణిత. దెబ్బకి వీడు గిరగిరగిరగిరగిర తిరిగి నేల మీద పడతాడు చూడు అంటూ హుంకరిస్తూ ముందుకొస్తూ ఉన్నాడు. ఇత్యుక్త్వా లక్ష్మణో శ్రీమాన్ రాక్షసం ప్రహసన్నివ కో భవాన్ వనమభ్యేత్య చరిష్యతి యథాసుఖం. రే ఎవడరు నువ్వా, ఎవడి వెసలు, ఏం అడవి నీ సొంతమా, ఏదో నీదే అయినట్టు చెబుతూ ఉన్నావు, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నావు, మేం తెలుసా ఎవరమో, విరాధుడు అన్నావు కా నువ్వు, ఇక్ష్వాకు వంశకుల తిలకులం మేము, క్షత్రియులము, దశరథ చక్రవర్తి కుమారులము మేము, మా రాముడు ఉన్నాడే ఆయన లోకానికే రాజు, నీ ఆశ ఉంటే విడిచిపెట్టేయి అని అంటే, నేను కాదు మీరు ఆశ వదులుకోండి ఈ అమ్మాయి మీద, కా పారిపోండి లేకపోతే మీ ప్రాణాలు కూడా తీసేస్తాను అంటున్నాడు. అప్పుడు రాముడికి కోపం వచ్చింది, ఒరే నీచుడా, ఉత్తమ స్త్రీ లభించింది కదా అని అనుకుంటున్నావా, నీ చావు నువ్వే కొని తెచ్చుకుంటూ ఉన్నావు అని చెప్పి బాణవర్షాలు కురిపించారు. అయితే వాడు ఏమీ లెక్క చేయలేదు, శూలాన్ని ఎత్తి రామలక్ష్మణుల మీద పడబోయాడు. రాముడు ఆ శూలాన్ని బాణాలతో నరికి వేసేశాడు, వాడి మీద బాణాలు వేసి కొడుతూ ఉన్నారు. అలా కొడుతూ ఉంటే ఆడు అలా వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉంటే రాముడు అంటూ ఉన్నాడట తమ్ముడితో, లక్ష్మణ వీని ఎలాగే పోని, ఈ దారిని మనము అడవిలోకి పోవలసి ఉంది కదా, మనకి మార్గం సుగమమవుతుంది, వాడు చూపించిన దారి, వాడికి అంతా తెలుసు కనుక వాడు దారి చూపిస్తాడు, మనం వెళ్దాము అని చెప్పి వెళుతూ ఉన్నారట. వాడేమో వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ తర్వాత కొంత దూరం పోయి సీతామహాదేవిని కింద పెట్టేసి వీళ్ళిద్దరిని ఎత్తుకుని మళ్ళీ పరిగెత్తున్నాడు. ఆమె బాధపడుతూ ఉన్నది చిత్ర విచిత్రంగా ఇలా వాడు చేసేటటువంటి పనులు. కాసేపు ఇలా రామలక్ష్మణులు ఎత్తుకుని పరిగెత్తూ ఉన్నాడు. సరే, సీతాదేవి అప్పుడు బాధపడుతూ ఉంది, అయ్యయ్యో వాళ్ళిద్దరిని విడిచిపెట్టు, నన్ను తీసుకో, నన్ను తినేయి అంటూ ఈమె ఏడుస్తూ ఉంది. ఆమెమో ఏడుస్తూ అలాగే వస్తూ ఉన్నది. సరే, ఎన్నో బాణాలు వేసినా కూడా బాణాలతో కొట్టారు, కత్తులతో నరికారు, పిడికెళ్ళతో పొడిచారు, ఏవి లెక్క చేయట్లే వాడు. అప్పుడు రాముడు అంటూ ఉన్నాడు, లక్ష్మణ వీడేదో తపస్సో ఏదో మరి ఏంటి వీడిది, కనుక వీడిని ఆయుధాలతో మనం ఏమి చేయలేకపోతున్నాం కనుక వీడిని భూమిలో పాతిపెట్టడమే ఇక మార్గం. మరి ఇంకేం చేస్తాం, ఎటు వీలు కాకపోతే ఇక అదే కదా. ఇది వెనకటికి మా ప్రాంతంలోనే నాగలంకలో సావుకారుల దగ్గర పనిచేస్తూ ఉండేవారట. యానాదులు పొలాల్లో వాళ్ళు కాపలాలు ఏయో ఉండేవాళ్ళు. ఒకసారి వచ్చాడు రైతు ఇంటికి యానాది పొద్దుపోతే, రైతు చీకటిగా ఉంది దారిలో ఈ లైట్ ఇస్తాను తీసుకెళ్ళని బ్యాటరీ లైట్ ఇచ్చాడట ఏసీ. సరే వాడు తీసుకొచ్చాడు, తీసుకొస్తే ఇంటికి వచ్చేసాడు. కానీ అది ఆరిపోట్ల ఎటు చూసినా నీళ్లు పోసాడు, ఆరలేదు. ఓరి బాబు గుడిసి తగిలిపోద్దేమో అనుకున్నాడు. అనుకుని దీన్ని ఏం చేయటానికి వీలు కాక బురదలో తొక్కేశాడంట. ఆ బోదులు అయ్యే ఉంటాయి కదా, బురదలో పెట్టేశాడు, ఇక కనపడతల్లా. అలాగే ఏదైనా భూస్థాపితం చేయాలి అన్నట్లుగానే వీడిని కూడా ఈ అస్త్రశస్త్రాలు పనిచేయట్లేదు కదా, భూమిలో పాతి పెడదాం. అంటే ఇదేమి వాడిలాగా ఆ స్విచ్ ఆఫ్ చేస్తే ఆగిపోతుంది అది తెలియక వాడు అలా ఉన్నాడు. రాముడు అలా కాదు. ఇప్పుడు చేసిన పని వీళ్ళకి తెలియక కాదు. మనం ఉపమానాన్ని ఎంతవరకు గ్రహించాలి అని అంటే, ఉపమానం వా తద్వ్యతిరిక్తే సతి తద్గత భూయో ధర్మవత్వం అని శాస్త్రం చెబుతూ ఉంటుంది. ఉపమానం అంటే ఏమిటంటే అది కాదు, ఆ చెప్పింది కాదు, దానికి వ్యతిరేకమై ఉంటుంది ఎప్పుడు. కానీ దాంట్లో ఒక గుణం ఉంటుంది, అది గ్రహించాలి అంటారు. ఇప్పుడు కమలం వంటి ముఖం కలిగింది అని అంటూ ఉంటారు. మన వర్ణనలన్నీ పద్మముఖి, ఇలా ఎన్నో వర్ణనలు వస్తుంటాయి. మరి చంద్రముఖి అని అంటే ఇది ఆ చంద్రుడిలాగా గుండ్రంగా సున్నాలాగా ఉంటుందా, లేకపోతే ఈ కమలములాగానేమో రేకులు రేకులతో ఉంటుందా అంటే అది కాదు కదా. అది చూస్తే ఆనందం కలుగుతూ ఉంటుంది, ఇది చూస్తే ఆనందం కలుగుతూ ఆహ్లాదం కలుగుతూ ఉంటుంది. అలా ఆనందం కల్పించేదని ఆ గుణాన్ని తీసుకోవాలి అన్నమాట. ఈ సాహిత్యంలో వీటిలో అన్నీ ఉంటాయి. ఇంత తెలిసినప్పుడు మనకి అది పూర్తిగా అవగాహన అవటానికి అవకాశం ఉంటుంది, లేదా ఒక మార్గాన్నైనా తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇదంతా కొంత పరిశ్రమ చేయాలి ప్రతిదానికి కూడా. అలా చేసినప్పుడే అది అవగాహన అవుతూ ఉంటుంది. మన వాళ్ళకేమో ఎక్కువగా ఏంటంటే మహిమలు, ఊరికే అక్కడేదో జరుగుతుంది ఇక్కడేదో జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా వెళ్ళిపోతాయి అయిపోతాయి, గ్రహ బాధలు పోతాయి, లాభాలు కలుగుతాయి, స్వార్థాలు, ఇదే ప్రపంచం. మళ్ళీ అన్నీ కావాలి, అర్థం చేసుకునే స్థాయిని మాత్రం సంపాదించరు. అది సంపాదిస్తే బాగానే ఉంటుంది, ఇది ప్రపంచం. సరే ఆ రామచంద్రస్వామి ఇలా అన్నాడు. అప్పటి వరకు బాధపడుతూ ఈ వీళ్ళు ఇలా చేయాలి అనుకున్నప్పుడు వాడు కూడా చెప్పాడు, అయ్యా నాకు ఒక శాపం ఉన్నది, నేను ఒక గంధర్వుణ్ణి కనుక నన్ను పాతి పెట్టండి, లేకపోతే నిజంగానే నేను సావను అని. అంటే ఒక గొయ్యి తవ్వి ఆ గోతులు అన్నీ పూడ్చి పెడుతూ ఉండగా వాడు చెప్పాడు, రామా లక్ష్మణ నా జ్ఞానం కలిగింది ఇప్పుడు, మీరు మహాపురుషులయ్యా, కానీ మీరు ఇక్కడ ఇలా ఉండలేరు, మీరు ఒంటరిగా ఉండలేరు. ఇక్కడ శరభంగుడు అనేటటువంటి ఒక మహర్షి ఉన్నాడు, ఆయన కులపతి, ఆయనని సమీపంలోనే ఉంటాడు ఆయన, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయనే చూపిస్తాడు మీకు ఎక్కడ ఉండాలి ఏం చేయాలి అనేది అని చెప్పి వాడు దివ్య తేజస్సుతో వెళ్ళిపోయాడు. సరే అది అయిపోయింది. పాపం ఒక భయంకరమైనటువంటి ఒక ఘట్టం అడవిలో అడుగు పెట్టగానే మరి ఒక ఘట్టం అలా ముగిసింది. విరాధుడు, విరాధుడు అని అంటే విశేషమైనటువంటి రాధనము, అంటే ఆరాధన. ఆ అనేది అక్కడ ఆరాధనలో, ఆ అనేది ఉపసర్గ, విరాధుడులో వి అనేది కూడా ఉపసర్గ. సంస్కృతంలో ఉంటాయి ప్రా పర అప ఇలా ఉపసర్గలు అంటారు అవి. ఈ ఉపసర్గలు ఒక్కొక్కసారి ఆ పదానికి ముందు ఉంటాయి, ప్రత్యేకంగా ఏం ఉండవు. అదేదో ఇంగ్లీష్లో సఫిక్సు ప్రఫిక్సు అంటుంటారు అనుకుంటా, వాటిని ముందు వెనక వస్తూ ఉంటాయి. పదాలకి అర్థాలను అవి ఇస్తూ ఉంటాయి సమయాన్ని సందర్భాన్ని బట్టి, అనేక విధాలుగా ఇస్తూ ఉంటాయి. కనుక దీనికి మన భాష సంస్కృతం కనుక ఇది ఎలా ఉంటుంది అని అంటే చాలా రకాలుగా అర్థాలు వస్తూ ఉంటుంది. విశేషంగా ఆరాధన చేసేవాడు విరాధుడు అవుతాడు, విగత ఆరాధన వాడు విరాధుడు అవుతాడు. వి అనే దానికి విశేషమని విగతమని ఉంటుంది. విశేషము అని అంటే మరి బాగా ఎక్కువ, విగతం అంటే అసలు లేకపోవటం. ఇదే ఈ భాషలో ఉన్నటువంటి ఒక మరి దాన్ని ఏమందాం, సౌలభ్యమో తెలియదు, మరి అందమో తెలియదు. ఒక్కొక్కసారి అదే ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగాను తీసుకోవటానికి అందరికీ కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. కనుక వీడు విశేషముగా మొదట విగతరాధుడు, ఎవరిని పూజించలేదు వాడు. ఆ తర్వాతేమో రామలక్ష్మణుల దర్శనం కలిగేటప్పటికి విశేషరాధుడు అయ్యాడు. అలా తన శాప విమోచనం చేసుకుని వెళ్ళిపోయాడు. ఆయా ఆత్మలకి అనేక విధాలైన శరీరాలు, జన్మలు అవన్నీ వస్తూ ఉంటాయి. అవి దివ్య పురుషులు చెబుతూ ఉంటారు. అంతేకాక మరొకటి కూడా ఉంటుందండి దీంట్లో. ఈ సాహిత్యముగా చెప్పినప్పుడు ఇక్కడ పాత్రలు దివ్యులు, అదివ్యులు, దివ్యాదివ్యులు అని మూడు రకాలుగా ఉంటాయి సాహిత్యంలో. ఇవి తెలుసుకోవాలి. దివ్యులు అని అంటే మానవ అతీతమైనటువంటి శక్తులు కలిగిన వారుగా ఉండే పాత్రలు అవి, దేవతలు మొదలైన వారంతా. ఇక అదివ్యులు అని అంటే మానవులు, భూమి మీద ఉండేటటువంటి వీళ్ళకేమీ ఆ దేవతాశక్తులు లాంటివి ఏమి ఉండవు. ఇక దివ్యాదివ్యులు అంటే మానవుల్లో దేవతల్లోనూ కూడా ఉంటారు వీళ్ళు. అంటే అటు దివ్యత్వం ఉంటుంది, ఇటు మానవత్వము ఉంటుంది. వాళ్ళే ఈ లోకాలకి ఆ లోకాలకి తిరిగేవాళ్ళు. ఆ లోకాల్లో శాశ్వతంగా ఉండేవాళ్ళు దివ్యులు, ఈ లోకంలో శాశ్వతంగా ఉండేవాళ్ళు అదివ్యులు. ఈ భూలోకంలో అటు ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళు దివ్యాదివ్యులు. ఇలాంటి పాత్రలు ఈ మూడు రకాలు మనకు కనపడుతూ ఉంటాయి. మొత్తం అన్నింటిలోనూ ఈ మూడు కనపడతాయి, వేదముల దగ్గర నుంచి కూడా. కనుక వీటిల్లో సహజమైనవి కొన్ని, కల్పితమైనవి కొన్ని, కథలుగా రాసినవి కొన్ని. దీంట్లో ఏ ఏ కాలముల్లో ఏ ఏ జ్ఞానులు, ఋషులు ఎన్నో విధాలైనటువంటివి మనకి అందించారు. వీటిని తెలుసుకోవడంలో మెలకువ కావాలి. ప్రతిదానిని గుడ్డిగా నమ్మేయటము పనికిరాదు, ప్రతిదానిని గుడ్డిగా వ్యతిరేకించటము పనికిరాదు. ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకుంటూ ఉండాలి. కథలన్నీ జరిగిపోయినటువంటివే. దీనిలో ఏదైనా సరే సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని చెప్పేదానిని గ్రహించాలి. మానవులంతా ఒక్కటే అని వారి వారి ప్రతిభ చేత రాణిస్తూ ఉంటారు. అది దానిని గ్రహిస్తూ ముందుకు పోవాలి. ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు దాదాపుగా వీటి ద్వారానే అసలు ఉత్పన్నమైపోతూ ఉంటాయి. ఈ తెలియని వారికి పాపం ఇంత ఉండదు. తెలుసుకోవడంలో స్కిల్ ఉండాలి, నైపుణ్యం ఉండాలి, సూక్ష్మ దర్శనత్వం ఉండాలి. ఏయో కొన్ని ముందు మానవుడు అని చెబుతుంటారు, మధ్య మధ్యలో దేవుడు అన్నట్లు అంటారు, మరి ఏదో మానవ అతీతమైన ఏమీ లేవంటారు, మానవాతీతమైనవి కనపడుతూ ఉన్నాయి అంటుంటారు. వీటిని అన్నింటినీ అర్థం చేసుకునేటటువంటిది ఎక్కడ అదివ్య పాత్రలో, ఎక్కడ దివ్య పాత్రలో, దివ్యాదివ్య పాత్రలో, వీటిని చూసుకుంటూ ముందుకు పోతే మనకు ఎట్టి నష్టము లేదు. పైగా అసలు మనకు వచ్చిన నష్టం లేదు. ప్రశాంతంగా హాయిగా తెలుసుకుంటూ ముందుకు సాగటం. ఇక్కడ ఎవరి మనస్సును బట్టి, ఎవరి సత్వరజస్తమో గుణాల ద్వారా వచ్చే భావాలను బట్టి కొన్ని కొన్ని ఇష్టమవుతూ ఉంటాయి, కొన్ని కొన్ని అయిష్టమవుతూ ఉంటాయి. ఇష్ట అయిష్టాలను అనుసరించి ముందుకు పోతూ ఆత్మలు అనేటటువంటివి మనమందరమి. పరమాత్మ ఒక్కడు, ఆయన బిడ్డలమే మనమంతా కూడా, అందరమే సమానమే. ప్రకృతి ఇంకొకటి ఉన్నది, తల్లి మనకి. తల్లి ప్రకృతి అంటే తల్లి, మనం పుట్టడానికి కారణమైంది ప్రకృతే కదా. తల్లిగా ప్రకృతిని చూస్తూ ఆ ప్రకృతిని వినాశనము చేయకుండా ఎంత కావాలో అంత ఉపయోగించుకుంటూ, అలాగే ఈ ఆత్మ పరమాత్మ సాన్నిధ్యం చేరటానికై మనం చేసే ప్రయత్నాలు మానసికంగా కూడా ఎక్కువ చేయాలి. అలా చేసుకుంటూ ముందుకు సాగుదాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.